ఒకసారి ఆగుమా. ఒకసారి ఆగుమా ఓ సంగమామా, మన సారా నా మాట ఆలీకుమా. ఒకసారి ఆగుమా ఓ సంగమామా, మన సారా నా మాట ఆలీకుమా. ఒకసారి ఆగుమా ఓ సంగమామా. ఒకసారి ఆగుమా ఓ సంగమామా, మన సారా నా మాట ఆలీకుమా. ఒకసారి ఆగుమా ఓ సంగమామా. ఒకసారి ఆగుమా, ఒకసారి ఆగుమా ఓ సంగమామా, మన సారా.